77 వేరే లోకాలున్నాయా? వశిష్ఠుడు, రామ, ఆనాడు కుశద్వీపంలో ప్రజ్ఞప్తి మహారాజుకి నాకు జరిగిన సంభాషణ అంతా నీకెందుకు చెప్పానంటే, బ్రహ్మ బ్రహ్మాండాకారంగా ఎంత దూరం ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది అని కొలతలు అడిగావు. అలాంటి కొలతలేవీ కూటస్థమైన పరబ్రహ్మ విషయంలో అన్వయించవు అని చెప్పటం కోసమే చెప్పాను. శ్రీరాముడు, గురుదేవ, మీరు మధ్య సముద్ర ఆజ్య సముద్రాల మధ్య గల కుశద్వీపానికి స్వయంగా వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ మధ్య సముద్రం గాని నేతి సముద్రం గాని మాబోటివాళ్లెవరికీ కనిపించడం లేదు. ఇలాగే సిద్ధలోకాలని, సాధ్యలోకాలని, దేవలోకాలని గ్రంథాలలో పేర్లు కనిపిస్తున్నాయి. ఆ లోకాలుగాని ఆ లోకవాసులుగాని ఎవరికి కనిపిస్తారు, ఎలా కనిపిస్తారు? 165 ఆయుసర్. వశిష్ఠుడు, రామ, ఇటువంటి లోకాలు రెండు రకాలు, స్థిరలోకాలు చరలోకాలు అని. మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం మొదలైనవి స్థిరలోకాలు. అవి మనకు కొంచెం ఎక్కువ దూరంలో ఉన్నాయి. సయది పితృలోక కామో భవతి సంకల్పాదేవాస్య పితరస్సముత్తిష్ఠంతి తేన పితృలోకేన సంపన్నో మహ్యతే. తా సగుణ బ్రహ్మాపాసకుడు తనకు పితృలోకం కావాలని కోరుకుంటే వాడి సంకల్పం చేతనే వాడి పితృదేవతలు లేచివస్తారు, వాడికి పితృలోకం దొరుకుతుంది. ఇత్యాది వాక్యాలలో ఛాందోగ్యాది శృతులు కొన్ని లోకాలను చెప్పాయి. వీటినే సంకల్పలోకాలు అంటారు. ఇవి గాలిలాగా ఆయా జీవులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడలా తిరుగుతూ ఉంటాయి. అందుచేతనే వీటిని రలోకాలు అంటారు. అవి ఇవి గూడా ఎవరో ఒకరి సంకల్పం వల్ల పుట్టిన లోకాలే. యోగధారణ తీవ్రంగా చేసి తీవ్రంగా సంకల్పిస్తే వాడి సంకల్ప నగరాలు గట్టిపడి స్థిరత్వాన్ని పొందుతాయి. మీబోటి జీవులు ప్రతిరోజూ స్వప్నాల రూపంలో సంకల్ప నగరాలను సృష్టిచేస్తున్నారు గాని వాటిని ఘనీభవింపచేయలేకపోతున్నారు. ధారణాబలం ఉంటే ఆ పని చేయవచ్చు. అనేకమంది సంకల్పాలు స్థిరంగా కలవటం వల్ల సత్యలోకాది స్థిరలోకాలు ఏర్పడ్డాయి. ఇతర యోగుల వైయక్తిక సంకల్పాల వల్ల పుట్టిన సంకల్పలోకాలు వాళ్ల వెంటపడి తిరుగుతున్నాయి. అంతే భేదం. మరో విశేషం కూడా ఉంది. పుణ్యబలంచేత స్వర్గాది స్థిరలోకాలను పొందిన వారికి అవి సులభ సాధ్యాలుగా ఉంటాయి. మనం భూలోకంలో తిరిగినట్లుగా వాళ్లు ఆ లోకాలలో చాలా కాలం యథేచ్ఛగా తిరగగలుగుతారు. యోగధారణ చేసి స్వర్గాదిలోకాలలో ప్రవేశించేవారికి మాత్రం అక్కడికి ప్రవేశము, అక్కడ నివాసము కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. అందుచేతనే అలాంటి యోగులు త్వరగా వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. యోగబలం ఉన్నవాడు స్థిరలోకాలలోకైనా చరలోకాలలోకైనా యథేచ్ఛగా వెళ్లగలడు. అలాంటివాడు ఇతరుల స్వప్నలోకాలలోకి కూడా ప్రవేశించగలడు. నువ్వు కూడా అలాంటి ధారణాభ్యాసం చేస్తే ఏ లోకాన్నైనా చూడగలవు. కాని అంత కష్టపడి ఆ పనిచేసినందువల్ల వచ్చిన ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. లోకం ఏదైనా అది సంకల్పజనితమే, భ్రాంతిమయమే. నిజంగా ఉన్నది శుద్ధ పరబ్రహ్మ మాత్రమే. ఆ అనుభవం సంపాదించినవాడికి ఇక ఏ లోకంతోనూ పని ఉండదు. రామ, నేను చెప్పిన ఈ మాటలు నీకు ఇతర మహర్షులు చెప్పిన మాటలతో విరోధిస్తున్నట్టు కనిపించవచ్చు. కొందరు అలాంటి లోకాలన్నీ భూలోకంలాగానే సత్యాలని చెప్పవచ్చు. కొందరు అవి అసలే లేవని అనవచ్చు. ఇతమస్తు యదివాన్యథాస్తు వామైవభూత్ భవతుకో రెండుత్ర సంభ్రమ. ఆయసర్. 166 ముంచ ఫల్గుని ఫలే ఫలగ్రహం బుద్ధవానసి కృతం పరిశ్రమయః నీ పొట్వుట్స. 211 శ్లో 30 తావి నేను చెప్పినట్లు కల్పనమాత్రాలు అయితే కాని, కాకపోతే కాకపోని, అవి ఉంటే ఉండని, లేకపోతే లేకపోని మనకెందుకు కంగారు? నువ్వు చాలా కృషి చేశావు. తెలియవలసిన బ్రహ్మతత్వం తెలిసింది. ఇక ఈ అల్పమైన యోగసిద్ధుల మీద దృష్టి పెట్టబోకు. వాటిని వదిలేసేయి. డోట్. ఇంతకు తేలిన పరమార్థం ఏమిటంటే పరబ్రహ్మ ఒక్కటే ఉంది. దానిమీద సమష్టి అహంకార స్వరూపుడైన హిరణ్య గర్భుడు, వాడిమీద జగత్తు, దానిమీద వ్యష్టి జీవులు, ఇలా కల్పన సాగిపోతూ ఉంది. కనుక ఈ మొత్తం అంతా కూడా బ్రహ్మ యొక్క వివర్త స్వరూపమే. కాని ఇది కూడా చివరి మాటగాదు. వివర్తమనే మాట కూడా కల్పనే. ఉన్నది శుద్ధ పరబ్రహ్మే. ఇదే వేదాంత సారం. శ్రీరాముడు ఈ కల్పన చేసేదెవరు? కల్పనకు వెనకాల ఉన్నది శుద్ధ బ్రహ్మమే కనుక చేస్తే అదే ఈ కల్పనలన్నీ చేయాలి. అది ఎల్లప్పుడూ ఏకరూపంగా ఉండే శుద్ధ పదార్థమైనప్పుడు కొంతసేపు మాత్రమే అహంకారాది కల్పన చేసుకుంటుంది, కొంతసేపు చేసుకోదు అని చెప్పటం ఎలా? వశిష్ఠుడు, నువ్వు చెప్పిందే నిజం. కాని విషయాన్ని వివరించి చెప్పాలంటే దృష్టిభేదాన్ని ఆశ్రయించి చెప్పవలసిందే. తప్పదు. విద్యాదృష్టి, అవిద్యాదృష్టి, మిశ్రదృష్టి అని దృష్టిలు మూడు అని చెప్పాకదా. అవిద్యాదృష్టి అంటే ప్రపంచం సత్యం అనే దృష్టి, విద్యాదృష్టి అంటే ప్రపంచం లేనే లేదనే దృష్టి, మిశ్రదృష్టి అంటే మొదట ఈ ప్రపంచం ఉందని అంగీకరించి అలా ఒప్పుకుంటే కొన్ని చిక్కులొస్తాయని గుర్తించి తత్వ విచారణ చేసే దృష్టి. ఈ దృష్టితోనే ఉపదేశాలన్నీ సాగుతూ ఉంటాయి. ఈ దృష్టిలన్నీ తెలుసుకోవాలని కోరిక ఉన్న జీవుడికి సంబంధించినవే. శుద్ధ బ్రహ్మకు తను తానుగా ప్రకాశించటానికి గాని, తను జగద్రూపంగా ప్రకాశించటానికి గాని ఈ దృష్టుల యొక్క సహాయం అక్కర్లేదు. నేను ఇందాక వివర్తం కూడా కల్పనే అని చెప్పింది విద్యాదృష్టితో చెప్పిన మాట. బ్రహ్మ మీద కల్పనాపరంపర జరుగుతుందనే మాట మిశ్రదృష్టితో చెప్పిన మాటే. ఈ మాటను అర్థం చేసుకుంటే గాలికి కదలికకు తేడా లేనట్లుగా బ్రహ్మకు జగత్తుకు తేడా లేదని అర్థమవుతుంది. అప్పుడు నీ ప్రశ్నే పుట్టదు. శ్రీరాముడు, బాగుంది గురుదేవా, కాని మీరు ఇందాక కల్పనాపరంపరను ఇంకా చెప్పబోతుంటే నేను మధ్యలో అడ్డం తగిలినట్లున్నాను. మీరు అనుకున్నది పూర్తి చేయండి. వశిష్ఠుడు, కొత్త విషయమేమీ లేదు. మొదట అహంకారము, దానిమీద సంభూతాలు, దానిమీద దేశకాలాలు, ఇలా క్రమంగా కల్పన పెరిగిపోతుంది. దీనికి ఇదే వరుస అనే నియమం కూడా లేదు. కనుక బ్రహ్మమే తనమీద తనే జీవత్వాన్ని ఆరోపించుకొని తద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తోంది. మళ్లీ తనే తత్వజ్ఞానాన్ని పొంది తనుగా మిగిలిపోతోంది. సా 212.